కుడి గంట నిమ్రోగిన వేళ మది సంబర పడుతోంది. తొలి సంధ్యల వెలుగుల వేళ తెగ తొందర పెడుతోంది. గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబర పడుతోంది. తొలి సంధ్యల వెలుగుల వేళ తెగ తొందర పెడుతోంది. ఆ దేవుని పూజకు నువ్వు వస్తే, నా దేవిని చూడగ నేనొస్తే, అది ప్రేమకు శ్రీకారం. గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబర పడుతోంది. తొలి సంధ్యల వెలుగుల వేళ తెగ తొందర పెడుతోంది. తను పాపకు రెప్పై ఉండాలి, చలి గుండెలపై నిద్దుర పోవాలి. నా చలి అందెల సవ్వడి నేనై, నా చలి చూపుల వెన్నెల నేనై. చలి పారాల పారాణల్లే అంటుకు తిరగాలి. మృదుటి పొట్టై నాలోను ఏకమవ్వాలి. గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబర పడుతోంది. తొలి సంధ్యల వెలుగుల వేళ తెగ తొందర పెడుతోంది. చలి పవిటకు చెంగును కావాలి, కావాలి కావాలి. కమ్మని కలలకు రంగులు పూయాలి, పూయాలి. నా చిరునామా నువ్వే కావాలి, కావాలి కావాలి. తుమ్మెదలంటని తేనెవు నువ్వై, కమ్మని కోకిల పాటవు నువ్వై. చీకటిలో చిరుదివ్వెవు నువ్వై, వెలుగులు పంచాలి. వీడని నీ నీడను నేనై, నిన్ను చేరాలి. కుడి గంటలు మ్రోగిన వేళ మది సంబర పడుతోంది. తొలి సంధ్యల వెలుగుల వేళ తెగ తొందర పెడుతోంది. ఆ దేవుని పూజకు నువ్వు వస్తే, నా దేవిని చూడగ నేనొస్తే, అది ప్రేమకు శ్రీకారం. గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబర పడుతోంది. తొలి సంధ్యల వెలుగుల వేళ తెగ తొందర.